ತಾಳಿ ಕಟ್ಟು ಶುಭ ವೇಳ ಬೆಡಲು ಕಲ್ಯಾಣ ಮಾಲ కవిని నేను వినండి ఒక కథ చెబుతాను కాకులు దూరని కారడవి అందులో కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులు ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒత్తిక కుదిరెనమ్మా తాళి కట్టు శుభ వేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ దల్తకో ఉన్నాడు విధి ఎప్పుడు ఏనాడు ఎదల్టకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నల్ది మోగెనమ్మా వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా ఊరేగుదారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా సింగారి జాణల ముంగాలి మూవలు కల్లు నమోగెనమ్మా తాళి కట్టు శుభ వేళ మెడలు కళ్యాణమాల కాన్వెంటు పిల్లల పోలిన నెమళ్ళు గ్రీటింగ్స్ చెప్పిరమ్మా నాలుగు వేదాలు బల్లించు హరిణాలు మంత్రాలు చదివేనమ్మా రామజీవన హేతునా అంటే రత్నాని సువకే సంజీవ సరదాం సదాం. నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివేనమ్మా, పట్ట పుట్టేనుగు పచ్చగ నూరేళ్ళు వర్ధిల్లమనేనమ్మా. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా. తప్పుగా తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా, అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగా తలచెనమ్మా. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జల్తతో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా.